సహో దీర్ఘస్తవదే ఆవేవ సోమమింద్ర మా మమ భోగా సోమాయ మాఘవాన్ అచ్చా Ah. సమాదే ఆపాచాయ ఆరుణం వా జియా అందా Ah. Yeah. Oh.